మేడం కోయ్ డైరెక్టర్ అయ్యా గుడ్ మార్నింగ్ మేడం ఐ మనోహర్ హాయ్ హాయ్ ప్లీజ్ కమ్ ఇన్ థాంక్యూ స్టోరీ నరేట్ చేయడానికి వచ్చాను ఇప్పుడు వింటారా యా ఓకే స్వచ్ఛమైన పల్లెటూరు పిల్ల అయినా ధైర్యమైన క్యారెక్టర్ ఇట్స్ అవుట్ అండ్ అవుట్ ఎమోషనల్ లవ్ స్టోరీ మేడం బట్ ఐ యామ్ ఎన్ యాక్షన్ హీరోయిన్ వాట్ అబౌట్ మై ఇమేజ్ కాదు మేడం ఫ్యాన్స్ కి సంబంధించినంత వరకు ఇది ఒక డిఫరెంట్ అయిన ఓపెనింగ్ ఒక అందమైన గ్రామం చుట్టూ పచ్చని పొలాలు మెల్లగా సూర్యుడు ఉదయిస్తున్నాడు అప్పుడు చాలా స్పీడ్ గా ఒక ట్రైన్ కానీ లోపల ఎవ్వరూ లేరు కెమెరా స్లోగా పైకెళ్తుంది మేడం అక్కడ మీరు ఒంటరిగా నడిచొస్తున్నారు ట్రైన్ మీద ఎస్ మేడం స్లో మోషన్ పెట్టండి ఓకే మేడం అచ్చా ఓపెనింగ్ అభి తో కోయ్ ఫిలిం మే ఐసా నహీ ఆయా నైస్ నాకు సబ్జెక్ట్ నచ్చింది ఐ లైక్ ద వే యు నరేట్ థాంక్యూ మేడం సీడేట్ లో నా ఇమేజ్ మిగతా హీరోల కంటే 30-40 లక్షల రూపాయల బిజినెస్ ఎక్కువ సాంగ్స్ కూడా ఉన్నాయిగా ఆరు పాటలు ఒప్పుకున్నాం కాంప్రమైజ్ అయ్యాం చాలా తేలికరా ఒక్క చిరుడు వన్ స్మైల్ టైటిల్ ఏంటి ఈసారి కూడా వేగమేనా అయ్యో ఆ టైటిల్ బాగలేదు అందరూ ఎవరా టైటిల్ సజెస్ట్ చేశారని అడుగుతున్నారు సతీష్ నన్ను జ్యోతిష్కుడి దగ్గర తీసుకెళ్లాడు నాడి జోషం మీరు నువ్వు నమ్మో కానీ మా అమ్మ పేరు నాన్న పేరు అన్ని కరెక్ట్ గా వచ్చాయి వారే అన్నారు బిఏ నక్షణం నాకు సూట్ కాదని